ముప్పే ఏలా సుగంధిచికురా ఒకటి సం భా ఏలా సుగంధిచికురా ఏలావదితి దృష్టాంత ప్రదర్శనం సౌగంధ్యమాత్ర సద్ధానా ప్రదర్శనేన అకల్పిత దిన్య పరిమళ సద్భావే హేతుః నతు ప్రాకృతత్వ దర్శనపరం బ్రహ్మణః స్వాధీనమయత్యత్ తద్వత్ సుగంధ ఇతి సాజాత్యమాత్రం వ్యజ్యతే గుణమాత్రోదానేన సర్వత్ర పదార్థాంతరస్య దృష్టాంతీకరణాత్ సుగంధ యేషాం సంతితి సుగంధినః సః తాదృశాః చికురాః కుంతలాః యస్యాః తథా స్వభానసిద్ధ దివ్యపరిమళశాలి సర్వాంగసౌరభ్యవతీ సా లలితా త్రిశతి భాష్యం చికరపదస్య అపలక్షణత్వాదితి భావః ఓం ఏలా సుగంధి చికురాయే నమః ఆం వి ఏలకికాయ యొక్క పరిమళము వంటి పరిమళము గల చికురములు గలదిగాన దేవి ఏలా సుగంధి చికురాయని సంకీర్తనము చేయబడును. ఏలావత్ ఏలకికాయ వంటిదని దృష్టాంతమును జూపుట పరిమళమాత్ర సద్ధానమును ప్రదర్శించుటచేత అకల్పితమైన అనగా సహజమైన దిన్య పరిమళ సద్ధానము నందు హేతువుగాని ప్రకృతి సహజమైన పరిమళమును జూపుటయందు హేతువు కాదని తెలియవలెను. ఏలన బ్రహ్మ స్వాధీనమాయయుడుగాని మాయాధీనుడు కాదు. కేవలగుణదానము చేత లోకమున సర్వత్ర పదార్థాంతరము దృష్టాతికరింపబడుచున్నదిగాన అటువంటి పరిమళమని పరిమళ సజాత్యము మాత్రమే వ్యంజితమగుచున్నది. సుగంధములు గలవానిని సుగంధినః అందురు. తాదృశ సుగంధ సురభిళములైన చికురములు గలదిగాన పరమేశ్వరి ఏలా సుగంధి చికురాయ్యని భజనీయురాలగుచున్నది. ఈ నామమందలి చికుర పదము సర్వావయవముల కూపలక్షణము కావున దేవి సహజసిద్ధము దివ్య పరిమళశాలియు నయన స్వర్వావయవ సౌగంధ్యపతి అని భావము.